అథర్వణ వేదాంతర్గత 17 భావనోపనిషత్ శ్లోకతాత్పర్య పుష్పం స్వావిద్యాపదతత్కార్యం శ్రీచక్రోపరి భాసురం బిందురూప శివాకారం రామచంద్రపదం భజే శ్లో స్వావిద్యాపదతత్కార్యం శ్రీచక్రోపరి భాసురం బిందురూప శివాకారం రామచంద్రపదం భజే శ్రీచక్రమునకు ఒపరిగా పైనగా భాసించుచున్నట్టిది బిందురూపము శివతత్వాకారము ఈ సమస్తము తన యొక్క కార్యరూపముగా కలిగి యున్నట్టిది స్వాత్మ విద్యాస్వరూపము అగు శ్రీరామచంద్రపదము తత్వము ను భజించున్నాము. శ్రీరామచంద్ర స్వాత్మారామపదమును ఆశ్రయిస్తున్నాము. అథ భావనోపనిషత్. హర్యః ఓం. ఆత్మానమఖండమండలాకారమవృత్య సకలబ్రహ్మాండమండలం స్వప్రకాశం ధ్యాయేత్. ఓం. ఒకటి, ఆత్మానం అఖండమమలకారం ఆవృత్య సకల బ్రహ్మాండ మండలం స్వప్రకాశం ధ్యాయేత్. ఆత్మధ్యానము స్వస్వరూపాత్మను సమస్త బ్రహ్మాండ మండలమును ఆవరించి ఆక్రమించి ఉన్నట్టి అఖండ ఇండివిజిబల్ మండలాకారముగాను స్వయం ప్రకాశముగాను భావిస్తూ ధ్యానమును ప్రారంభిస్తున్నాము. చాంటింగ్ ద ఆబ్సొల్యూట్ సెల్ఫ్ ఆస్ ఇండివిజిబల్ ఫోర్మ్ విత్ యూనివర్సల్ ప్రెజెంటేషన్. ఓం శ్రీగురుః సర్వకారణభూతా శక్తియః తేన నవరంధ్రరూపో దేహః నవశక్తిరూపం శ్రీచక్రం. శ్రీగురుః పరమకారణభూతా శక్తియః తేన నవరంధ్రరూపో దేహః నవశక్తిరూపం శ్రీచక్రం. సమస్తము లఘువు అయి ఉండగా కేలమగు ఆత్మయే సమస్తమునకు పరాకాష్ఠాత్ కాబట్టి గురువు అట్టి సద్గురువే సమస్త శక్తి సంపదలకు పరమ కారణభూతుడు. అట్టి శ్రీగురువగు పరమకారణభూతము యొక్క శక్తిచేతనే ఆత్మశక్తిచేతనే నవరంధ్రములతో కూడిన ఈ భౌతిక దేహము నిర్మితమై జీవిస్తోంది, స్పందన సహితమై ఉండగలుగుతోంది. ఈ విస్వర్చన అంతా తన యొక్క సంపదగా కలిగియున్న శ్రీచక్రము 9 శక్తుల రూపంగా ప్రవర్తమానమై ఉన్నది. వారాహి పితృరూప, కురుకుల్లా బలిదేవతామాత, పురుషార్థాః సాగరాః. వారాహి పితృరూప, కురుకుళ్ళా, భేరుండా, దేవతా మాత, పురుషార్థాః సాగరాః. అట్టి ఆదిశక్తి స్వరూపిణియే శ్రీచక్రదేవి. ఇంకా వారాహి మాతృకా రూపిణి, ఈ సమస్తమునకు పితృరూపిణి. కురుకుళ్ళా శ్రీచక్రములో తేజోరూపిణియే విలసిల్లుచున్న దేవి. భేరుండా శ్రీచక్ర మేరువులో 9 ఆవరణలో 4 దేవతాస్వరూపిణి, దేవతలకు కూడా జనని. ధర్మర్థకామమోక్షములు అనే పురుషార్థములను తరంగములు తనయందు కలిగినట్టి అనంతసాగరస్వరూపిణి. దేహో నవరత్నద్వీపః, 2 దేహో నవరత్నద్వీపః, ఆధారనవకం ముద్రాశక్తయః ఇత్యాది. ఈ దేహమే నవరత్నములు కలిగియున్న ద్వీపము. పంచ ప్రాణములు అంతరంగ చతుష్టయ, నవాత్మగుణములు జ్ఞాన సుఖ దుహఖ ఇచ్ఛ ద్వేష ప్రయత్న ధర్మ అధర్మ సంస్కారములు. ఆధారము నుండి 9 ముద్రలు, 9 శక్తి స్వరూపములు, నవశక్తి మొదలైనవి. త్వగాది సప్తధాతుభరణేకై సంయుక్తాః, త్వకాది సప్తధాతుభ్యః అనేకైః సంయుక్తాః. ఈ శరీరములో సప్తధాతువులు చర్మము క్రొవ్వు బొమికలు రక్తము మాంసము మజ్జ శ్లేష్మము తోను ఇంకా అనేక పదార్థ విశేషాల మిశ్రమముగాను నిర్మితమైనది. సంకల్పాః కల్పతరవః, తేజః కల్పకోద్యానం. సంకల్పాః కల్పతరవః, తేజః కల్పక ఉద్యానం. ఇందులోని సంకల్ప పరంపరలే కల్పవృక్షము. తేజస్సు మనస్సే అనేక కల్పవృక్షముల సమూహముగల కల్పక ఉద్యానవనము వంటిది. భావనల తేజోకిరణములు రసనయ భావ్యమాన మధురామ్లతిక్తకటుకషాయలవన్భేద షడ్రసాః షడ్రుతవః. రసనయ భావ్యమాన మధుః ఆమ్లతిక్తకటు కషాయలవణరసాః షడ్రుతవః షట్రుచవః. ఇంకా ఈ దేహము మధ్యగా గల నోటితో షట్ ఋతువుల నుండి మధురము తీపి ఆమ్లము పులుపు తిక్తము చేదు కటువు కారము కషాయము వగరు లవణము ఉప్పతనము అని రసములు షట్ రుచులు సేవించబడుచున్నాయి. క్రియాశక్త్యః పీఠం, కుండలినీ జ్ఞానశక్తిర్గృహం, ఇచ్ఛాశక్తిర్మహాత్రిపురసుందరీ. క్రియాశక్త్యః పీఠం, కుండలినీ జ్ఞానశక్త్యః గృహం, ఇచ్ఛాశక్త్యః మహాత్రిపురసుందరీ. ఈ శరీరము క్రియాశక్తి, వర్కింగ్ ఎనర్జీ వేంచేసి ఆసీనమయ్యున్న పీఠము, వర్క్మన్షిప్. కుండలిని అనే జ్ఞానశక్తికి ఇది నివాస గృహము. అట్టి కుండలిని ఇచ్ఛాశక్తియే మహాత్రిపురసుందరి స్వరూపము. జ్ఞాత హోత జ్ఞానమజ్ఞః, జ్ఞానమర్హ్యం జ్ఞేయం హవ్యః. జ్ఞాత హోత జ్ఞానం అజ్ఞః, జ్ఞేయం హవ్యః. శ్రీచక్ర యజ్ఞము, శ్రీచక్ర పూజనములో జ్ఞాత ద నర్ హోత ఋత్విక్కు వృక్కులు ఋగ్వేదము ఎరిగినవాడు లేక సమర్పించువాడు తెలుసుకొనువాడు. జ్ఞానము తెలియటము నన్ అగ్ని తెలుసుకోవటము. జ్ఞేయము తెలియబడినది దాట్ బీయింగ్ నన్ హవిస్సు. అగ్నిహోత్రమునకు సమర్పించే నేయి అన్నము మొదలైన రూపమైనవి తెలియబడినది జ్ఞాతృజ్ఞానజ్ఞేయనామభేదభావనం శ్రీచక్రపూజనం. జ్ఞాతృజ్ఞానజ్ఞేయనామభేద అభేద భావనం శ్రీచక్రపూజనం. జ్ఞాతృజ్ఞానజ్ఞేయములు ద నర్ ద నన్ దాట్ బీయిన్ నన్ గా చెప్పుకోబడే వాటి యొక్క అభేద భావనయే లేక ఏకత్వభావనయే శ్రీచక్రపూజనము. ద యూనిటీ ఇన్ ద సేడ్ డైవర్సిటీ. నీతిసహితాః శృంగారాదయో నవరస అణిమాదయః. నీతి సహిత శృంగారాదయో నవరసాహ అణిమాదేహ. నియామకమైన్నట్టి నియమితమైయున్నట్టి శృంగార వీర కరుణ అద్భుత హాస్య భయానక భీభత్సక రౌద్ర శాంత తొమ్మిది నవరసములే ఈ దేహములో కనిపించే అణిమ గరిమ మహిమ లఘిమ ఈసిత్వ వసిత్య ప్రాకామ్య ఇచ్ఛ అనబడే అష్టసిద్ధులుగా చూడబడుగాక. కామక్రోధలోభమోహందమాత్సర్య పుణ్యపాపమయ బ్రాహ్మ్యాదిష్టశక్తయ. కామక్రోధలోభమోహమదమాత్సర్య పుణ్యపాపమయ బ్రాహ్మ్యాత్ అష్టశక్తయ. ఈ శరీరము వెంటగా కామక్రోధలోభమోహమదమాత్సర్య పుణ్యపాపములనబడే ఈ ఎనిమిది శరీరములో గల అష్టశక్తి ప్రదర్శనములు. అట్లాగే ఈ శరీరములో మాతృకలు ఆయా ధర్మములు నెరవేరుస్తున్నారు. సప్తమాతృకలు బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి లేక కారి కౌశిక ఉద్ధత హవిష సారిక ఆర్య వైధాత్రి ఆధరణవకం ముద్రాశక్తయ. పృథివ్యప్తేజోవైవాకాశ్రోత్రత్వక్చక్షుర్జిహ్వాఘ్రాణవాక్పాణిపాదపాయుపస్థమనోవికార కామాకర్షిణ్యాది షోడశశక్తయ. వచనదనగమన విసర్గానందహానో పాదానో పేక్షా ఖ్య బుద్ధయోనంగకు సుమాదిశక్తియుష్టౌ. మూడు ఆధార నవకం ముద్రాశక్తయ. పృథివీ ఆపః తేజో వాయః ఆకాశ శ్రోత్రత్వక్ చక్షుః జిహ్వా ఆ ఘ్రాణ వాక్ పాణిపాదపాయు ఉపస్థ మనోవికారాః షోడశ పదహారు శక్తయ. వచన ఆదాన గమన విసర్గ ఆనందహాన ఉపాదాన ఉపేక్షా బుద్ధయో అనంగకు సుమాది శక్తయో అష్టౌ. తొమ్మిది ఆధార చక్రములు ముద్రాశక్తులు. సంజ్ఞాక్షర శక్తులు చిహ్నములు చిన్ముద్ర మొదలైనవి శరీరములోని షోడశ పదహారు శక్తులు. ఒకటి పంచభూతములు పృథివీ ఆపహ తేజోవాయు ఆకాశములు. ఐదు రెండు పంచ జ్ఞానేంద్రియములు చెవులు చర్మము కళ్ళు నాలుక ముక్కు. ఐదు మూడు పంచ కర్మేంద్రియములు వాక్కు చేతులు కాళ్ళు పాదములు పాయువు మల విసర్జనవయవం ఉపస్థ. ఐదు నాలుగు మనస్సు వికారములు ఒకటి వాక్కు ఇచ్చుట గమనము వదలటము ఆనందము హానము నష్టపడటము ఉపాదానము ప్రతిగ్రహణము లేక ఇంద్రియములను మరలించటము ఉపేక్ష. ఇవి ఎనిమిది విధమైన బుద్ధులు. ఇవి అనంగ కుసుమము మొదలైన అష్టశక్తులు. హృదయాకాశ సంబంధమైన అష్టశక్తులు అలంబుస కుహుర్విశ్వోదరి వరుణ హస్తిజిహ్వా యశస్వత్యశ్విని గాంధారి పూషా శంఖినీ సరస్వతీడా పింగళా సుషుమ్నా చేతి చతుర్దశ నాడ్యః సర్వసంక్షోభిణ్యాది చతుర్దశర్గా దేవతాః. అలంబుసా కుహూహ విశ్వోదరి వరుణ హస్తిజిహ్వా యశస్వతి అశ్విని, గాంధారి, పూషా, సంఖిని, సరస్వతి, ఇడ, పింగళ, సుషమ్నా చ ఇతి చతుర్దశ పద్నాలుగు నాడ్యః సర్వ సంక్షోభిణి ఆది చతుర్దశ రగ్ దేవతాః. శరీరములోని చతుర్దశ పద్నాలుగు నాడులు: ఒకటి అలంబుస, రెండు కుహు, మూడు విశ్వోదరి, నాలుగు వరుణ, ఐదు హస్తి జిహ్వ, ఆరు యశస్వతి, ఏడు అశ్విని, ఎనిమిది గాంధారి, తొమ్మిది పూష, పది శంఖిని, పదకొండు సరస్వతి, పన్నెండు ఇడ, పదమూడు పింగళ, పద్నాలుగు సుషుమ్న. ఇవి పద్నాలుగు నాడులు. వీరే శరీరము నందు రక్షణ కలుగజేయు చతుర్దశ దేవతలు అయి ఉంటున్నారు. సర్వ సంక్షోభిణి చతుర్దశ అనబడుచున్నారు. ప్రాణపాన వ్యానోదాన సమాననగ కూర్మకు కరదేవదత్త ధనంజయ ఇతి దశ వాయవః. సర్వసిద్ధిప్రదా దేవ్యో బహిర్ద సర్గా దేవతాః. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కుకర దేవదత్త ధనంజయ ఇతి దశ పది వాయవః. సర్వసిద్ధిప్రదాది దేవ్యో బహిర్ద సర్గా దేవతాః. పంచప్రాణములు: ఒకటి ప్రాణము, రెండు అపానము, మూడు వ్యానము, నాలుగు ఉదానము, ఐదు సమానము. పంచ ఉపప్రాణములు: ఒకటి నాగ, రెండు కూర్మ, మూడు కృకర, నాలుగు దేవదత్త, ఐదు ధనంజయ. ఇవి దశ ప్రాణ ఉపప్రాణములు. ఈ పది వాయువులు సర్వసిద్ధులు, ప్రసాదించగల దేవతలు, బాహ్య దశార దేవతలు అని ఉపాసించబడుచున్నారు. ఏతద్వాయదశక సంసర్గోపాధ్యభేదేన రేచక పూరక శోషక దాహ ప్లావక రేచక పాచక శోషకో దాహక ప్లావక ఇతి ప్రాణముఖ్యత్వేన పంచధోస్తి జఠరాగ్నిర్భవతి. నాలుగు ఏతద్వాయుదశక సంసర్గక ఉపాధ్యభేదేన రేచక పూరక శోషక దాహక ప్లావక అమృతమితి ప్రాణముఖ్యత్వేన పంచవిధో జఠరాగ్నేహ భవతి. ప్రాణముఖ్యత్వేన పంచవిధ జఠరాగ్నులు. అటువంటి పంచ ప్రాణవాయు పంచ ఉపప్రాణముల దశకము యొక్క సంసర్గికమైన ఉపాధి భేదంచేత ఫిజికల్ ఫర్మెసెన్స్ బై వర్చ్యూ ఆఫ్ మిక్స్ అప్ ఆఫ్ పది ప్రాణా ఎనర్జీస్ ఒకటి రేచకము ఖాళీ చేయటము, రెండు పూరకము నింపటము, మూడు శోషకము ఇంకించివేయు శక్తి, నాలుగు దాహకము అగ్ని కాల్చటము, ఐదు ప్లావకము బాహ్యభ్యంతరములలో ప్రవహించు తత్వము తడుపటము గా శరీరంలో అమృతమగు ముఖ్య ప్రాణము అగుచున్నది. ఇవి పంచవిధ జఠరాగ్ని రూపములు. దశవిధ ప్రాణశక్తులు ఆయా సమ్మేళనములుగా అగుచు దేహములో ఆయా కార్యములు నిర్వర్తిస్తున్నాయి. క్షారకో దారకః క్షోభకో మోహకో జుంభక ఇత్యపాలన ముఖ్యత్వేన పంచవిధోస్తి. క్షారక ఉద్గారకః క్షోభకో మోహకో జుంభక ఇతి అపాన ముఖ్యత్వేన పంచవిధో అస్తి. అపాన ముఖ్యముచే పంచ విధములు. అపాన ముఖ్యత్వముచే ఒకటి క్షారకము ఆకలి, రెండు ఉద్గారకము త్రేణుపు వెడల కక్కటము, మూడు క్షోభకము కలత కలిగించునది, నాలుగు మోహకము మోహింపజేయునది, ఐదు జంభకము ఆవులింత అనే పంచవిధ ధర్మములు శరీరంలో కలుగుచున్నాయి. తేన మనుష్యానాం మోహకో దాహకో నాగప్రాధాన్యేన పంచవిధాస్తే. మనుష్యానాం దేహగా భక్ష్యభోజ్యసో శలేహ్యపేయాత్మకం చతుర్విధమన్నం పంచవిధమన్నం పాచేతి. ఏతా దశ వహ్నికలాః సర్వజ్ఞత్వాద్యంతర్దశర్గా దేవతాః. తేన మనుష్యానాం మోహకో దాహకో భక్ష్యభోజ్యలేహ్యచోష్య పేయాత్మకం చతుర్విధం అన్నం పాచేతి ఏతా. మనుష్యుల యొక్క అట్టి మోహకదాహక చర్యల వలన నోరు ద్వారా శరీరములో ప్రవేశించిన భక్ష్య చప్పరించి తినునది, భోజ్య నమిలి తినునది, లేహ్య నాకి మృంగునది, చోష్య పీల్చబడునది అగు చతుర్విధ ఆహారములు పచనమై శరీరమునకు చలనశక్తి ప్రసాదిస్తున్నాయి. ఏతా దశ వహ్నికలాః సర్వజ్ఞత్వాది అంతర్దశరగా దేవతాః. ఈ విధంగా పది విధములైన అగ్నులకు సర్వశక్తి రూపిణులు అయినట్టి పది మంది అంతర్దశార దేవతలు దేహంలో వేంచేసి ఉన్నారు. శీతోష్ణసుఖదుఖేచ్ఛాసత్వరజస్తమోగుణావసిన్యాదిశక్త్యోష్టౌ శీత ఉష్ణ సుఖ దుహఖ ఇచ్ఛా సత్వరజ తమోగుణ వసిన్యాదిశక్తయో అష్టౌ. ఈ దేహములో శీతోష్ణ సుఖదుహఖ ఇచ్ఛాద్వేష సత్వరజోతమోగుణములతో సుసంపన్నము చేయటానికే వసిని మొదలైన అధిష్ఠాన దేవతలు 8 మంది క్రియాశీలురై ఉండి ఉంటున్నారు. వసిని ఆది వాగ్దేవతలు. శబ్దస్పస్సరుపరస్గంధ పంచతన్మాత్రాః పంచపుష్పబాణ మన ఇక్షుధనః వస్యో వానో రాగః పాశః ద్వేషంకుశః. 5 శబ్దస్పస్సరుపరస్గంధ పంచతన్మాత్రాః పంచపుష్పబాణాః మన ఇక్షుధనః వస్యో బాణో రాగః పాశౌ ద్వేషౌ అంకుశః. ఈ శరీరంలో ఇంకా 5 1 శబ్దము, 2 స్పర్శ, 3 రూపము, 4 రసము, 5 గంధము. ఈ 5 కూడా 5 పుష్ప బాణములు. మనస్సు ఇక్షు చేకుగడ ధనస్సు వశము చేసుకోవటం వసిని బాణము. రాగము అనురాగము పాశము ద్వేషము అంకుశము. అవ్యక్తమహత్తత్వమహదహంకార ఇతి కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిన్యంతస్త్రికోణాగ్రగా దేవతాః. అవ్యక్త మహత్తత్వ అహంకారాః కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిన్యో అంతః త్రికోణాగ్రగా దేవతాః. అంతరమున త్రికోణాగ్ర దేవతలు. 1 అవ్యక్తము, 2 మహత్తత్వము, 3 అహంకారము. వీరే 1 కామేశ్వరి, 2 వజ్రేశ్వరి, 3 భగమాలిని అనే అంతః త్రికోణాగ్ర గాన దేవతలు. నిరుపాధిక సంవిదేవ కామేశ్వర సదానందపూర్ణ స్వాత్మేవ పరదేవతా లలిత లౌహిత్యమేతస్య సర్వస్య విమర్శ అనన్యచిత్తత్వేన చ సిద్ధ్యః భావనయః క్రియా ఉపచరః అహం త్వమస్తి నాస్తి కర్తవ్యమకర్తవ్యముపాసితవ్యమితి వికల్పానామాత్మని విలాపనం హోమః భవన విషయాణామభేదభవన తర్పణం. 15 తిథరూపేణ కాలస్య పరిణామావలోకనస్థితి 15 నిత్యాః శ్రద్ధానురూప ధీర్దేవత. 15 తిథరూపేణ కాలస్య పరిణామావలోకనస్థిత్యః 15 నిత్యాః శ్రద్ధానురూప ధీర్దేవత. 15 తిథులు శుక్లకృష్ణపక్షతిథులు రూపంగా కాలపరిణామము అవలోకనము పొందుతూ ఉన్నది. వారే 15 నిత్యలు, నిత్యదేవతలు. శ్రద్ధ అనే రూపముగా ఉన్నది ధీ బుద్ధి దేవత. తయోహ కామేశ్వరి సదానందఘన పరిపూర్ణ స్వాత్మైక్య రూప దేవత. తయోహ కామేశ్వరి సదానందఘన పరిపూర్ణ స్వాత్మైక్య రూప దేవత లలిత. ఈ సమస్త జీవుల దేహములలో దేవతలు కామేశ్వరి సదానందఘన పరిపూర్ణ స్వాత్మ ఐక్యరూపిణి అగు పరదేవతయే సమస్తము తానే అయి విరాజిల్లుతోంది. సమస్త దేవతలు ఆ కామేశ్వరీదేవి అంశయే. ఇదంతా కూడా పరిపూర్ణ ఆగు కామేశ్వరీదేవి సంప్రదర్శనమే. స్వాత్మైక్యదేవతయే శ్రీలలిత. సలిలమితి లౌహిత్యకారణం సత్వం, కర్తవ్యమకర్తవ్యమితి భావనాయుక్త ఉపచారః. 6 సలిలం ఇతి సౌహిత్యకరణం సత్వం, కర్తవ్యం అకర్తవ్యం ఇతి భావనాయుక్త ఉపచారః. అస్తినాస్తి ఇతి కర్తవ్యత అనుపచారః. అట్టి లలితా పరాభట్టారిక గురించిన పూజ సన్నతి. సౌహిత్య స్నేహపూర్వకమైన తృప్తితో కూడిన సాత్విక కరణములు ప్రవర్తన కలిగి ఉండటమే సలిలము, జలసమర్పణ, జలాభిషేకము. ఇది కర్తవ్యము, ఇది అకర్తవ్యము, ఇది చేయవలసినది, ఇది చేయవలసినది కాదు అనుభావనలే ఉపచారము, సన్యాసము. అస్తినాస్తి ఉన్నదిలేదు అను చర్చ విమర్శలు అనుపచారము, అసన్మానము. అస్తి నాస్తీతి కర్తవ్యతానుపచార. బాహ్యాభ్యంతకరణానాం రూపగ్రహణయోగ్యతాస్విత్యావాహనం. బాహ్యంతకరణానాం రూపగ్రహణ యోగ్యతాస్థితి ఆవాహనం. అంతఃకరణము బాహ్యమున రూపమును గ్రహించు యోగ్యతాస్థితియే ఆత్మదేవుని పట్ల ఆహ్వానము. సాకారమైనదంతా నిరాకార చేతనతత్వముగా భావించటము ఆవాహనము. తస్య బాహ్యాభ్యంతకరణానామేకరూప విషయ గ్రహణమాసనం. తస్య బాహ్యాంతకరణానా ఏకరూప గ్రహణం ఆసనం. ఆత్మతాను ఏకరూపమైకూడా అనేకమగు వినటము, చూడటము, చెప్పటము, స్పర్శ మొదలైనవి బాహ్యాంతకరణములను, ఇంద్రియములను పొందుచుండుటయే మనస్సు, మానసము. రక్తశుక్లపదేకీకరణం పాద్యం. రక్తశుక్లపద ఏకీకరణం పాద్యం. రక్తశుక్లపద ఏకీకరణమే ఆ లలితా పరాభట్టారిక లేక ఆత్మదేవికి సమర్పించే పాద్యము, పాద ప్రక్షాళనము. రజోతమో ఏకీకరణమే పాద ప్రక్షాళనము. ఉజ్వల దామోదానంద సనదానమర్ఘ్యం. ఉజ్వలత్ ఆమోదానంద ఆసన దానం అర్ఘ్యం. హృదయపీఠముపై ఉజ్వలమగు ఆమోదముతో కూడిన ఆసనదానము, స్థానము ఆశ్రయించటమే అర్ఘ్యము. తనలో ఆత్మ ఎక్కడున్నదో ఎరిగి ఉండటమే అర్ఘ్యము. స్వచ్ఛం స్వతసిద్ధమిత్యాచమనీయం. చిచ్చంద్రమయితి సర్వాంగశ్రవణం స్నానం. స్వచ్ఛం స్వతః సిద్ధం ఇతి ఆచమనీయం. చిచ్చంద్రమయీ సర్వాంగశ్రవణం స్నానం. స్వతః సిద్ధమైన స్వచ్ఛతయే ఆచమనీయము. సర్వాంగముల చలనము ప్రవర్తనములను చిత్ ఎరుక అను చంద్రకిరణమ్యంగాను సర్వాంగాల విషయములను ప్రణవముగా పూర్ణాత్మగాను భావించటము స్నానము. చిదగ్నిస్వరూప పరమానంద శక్తి స్ఫురణం వస్త్రం. చిదగ్ని స్వరూప పరమానంద శక్తి స్ఫురణం వస్త్రం. చిదగ్ని ద ఎన్లైటన్మెంట్ ఆఫ్ నోయింగ్ స్వరూపమగు పరమానందము అనే శక్తికి సంబంధించిన స్ఫురణయే దేవదేవికి ఆత్మదేవికి సమర్పించే వస్త్రము. ప్రత్యేకం సప్తవింశతిధ భిన్నత్వేనే ఛాజ్ఞాన క్రియాత్మక బ్రహ్మగ్రంథ మద్రస తంతు బ్రహ్మనాడి బ్రహ్మసూత్రం. ప్రత్యేకం సప్తవింశతిధ 27 భిన్నత్వేన ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మక బ్రహ్మగ్రంథి మద్రస తంతు బ్రహ్మనాడి బ్రహ్మసూత్రం. బ్రహ్మనాడియే బ్రహ్మసూత్రము. ఒకదానికంటే మరొకటి ప్రత్యేకమైనది అయినట్టి 27 తత్వములతో కూడుకొని ఉన్నట్టిది, అనేక విభిన్నత్వములతో కూడిన ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మకమైనదైనట్టి బ్రహ్మనాడియే బ్రహ్మసూత్రము. స్వవ్యతిరిక్త వస్తు సంగరహిత స్మరణం విభూషణం. స్వవ్యతిరిక్త వస్తు సంగరహిత స్మరణం విభూషణం. స్వస్వరూపము కంటే వేరైన వస్తువులతో సంగరహితముగా అభ్యాసమే విభూషణము. సమస్తము స్వస్వరూపముగా దర్శించటమే ఆభరణము. సచ్చిత్సు పరిపూర్ణతాస్మరణం గంధః. సమస్త విషయాణం మనసః స్థైర్యేణానుసంధానం కుసుమం. సత్సంగ పరిపూర్ణత అనుస్మరణం గంధః సచ్ఛంఖ. సత్సంఖ పరిపూర్ణానుస్మరణమితి పాఠాంతరం. సమస్త విషయాణం మనసః స్థైర్యేణ అనుసంధానం కుసుమం. ఆత్మపూజలో సత్సంగముతో కూర్చబడినట్టి ఆత్మ గురించిన అనుస్మరణమే ఆత్మదేవునికి సమర్పించే గంధము. సత్ అనే శంఖమును పూరించటము లేక సత్సంఖ పరిపూర్ణ అనుస్మరణము సమస్త విషయములను మనస్సుతో ధైర్యస్థైర్యములతో అనుసంధానము చేయటము, ఇవే భగవానునికి పుష్ప సమర్పణ. తేషామేవ సర్వదా స్వీకరణం ధూపః. పవనవచ్ఛిన్నోధ్వజ్వలన సచ్చిదుర్కాకాశదేహో దీపః. 7 తేషాం ఏవ సర్వదా స్వీకరణం ధూపః. పవన అవచ్ఛిన్న ఊర్ధ్వజ్వలన సచ్చిత్ ఉల్కాకాశదేహో దీపః. మనస్సు వరకే ఈ జగత్తును స్వీకరించటము ధూపము. ఉచ్ఛ్వాస నిశ్వాసులతో ఊర్ధ్వంగాను అవిచ్ఛిన్నంగాను జ్వలిస్తున్న వెలుగుచున్న సచ్చితానంద దేహమే దీపము. ఉల్కాకాశమున ఆనందమయ ఆత్మ దేహధారణ చేచున్నాను అనుభావనయే ఆత్మ భగవానుని సమక్షంలో దీపము. సాక్షాత్ దీపదర్శనము. సమస్తయతాయత వర్జ్యం నైవేద్యం. సమస్తయాత ఆయత వర్జనం నైవేద్యం. దేహములు లోకములకు సమస్త యాతయాతములకు రాకపోకలకు సంబంధించిన వ్యవహారశీలమంతా అధిగమించి ఉండటమే నైవేద్యము. అవస్థాత్రయాణమేకీకరణం తాంబూలం. అవస్థాత్రయ ఏకీకరణం తాంబూలం. జాగ్రత్ స్వప్న సుషుప్తులు తనవైన ఏకాత్మస్వరూపములో తురియములో ఏకత్వము వహించి ఉండటము తాంబూలము. మూలాధారాద బ్రహ్మరంధ్రపర్యంతం బ్రహ్మరంధ్రాదా మూలాధార పర్యంతం గతాగతరూపేణ ప్రాదక్షిణ్యం. మూలాధారాత్ ఆ బ్రహ్మరంధ్ర పర్యంతం బ్రహ్మరంధ్రాత్ ఆమూలాధార పర్యంతం గతాగత రూపేణ ప్రాదక్షిణ్యం. మూలాధారము నుండి బ్రహ్మరంధ్రము వరకు, బ్రహ్మరంధ్రము నుండి తిరిగి మూలాధారము వరకు నిర్వర్తించు యోగాభ్యాసమునకు సంబంధించిన రాకపోకలే ప్రదక్షిణము. తుర్యావస్థ నమస్కారః. తుర్యావస్థ నమస్కారః. జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ఆవలి 4వ అవస్థ తురీయావస్థ యొక్క ధారణయే నమస్కారము. దేహశూన్య ప్రమాతృత నిమజ్జనం బలిహరణం. దేహశూన్య ప్రమాతృత నిమజ్జనం బలిహరణం ఈ భౌతిక దేహమును నిర్విషయముగాను శూన్యముగాను భావించి అట్టి శూన్యత్వములో నిమజ్జనము అయి ఉండటమే బలిహరణము. సత్యమస్తి లర్తవ్యమకర్తవ్యమోదాసీన్య నిత్యాత్మ విలాపనం హోమః. సత్వం అస్తి కర్తవ్యమకర్తవ్యం ఓదాసీన్య నిత్యాత్మ విలాపన హోమః. సమస్త ఉనికలను లేములను కర్తవ్య అకర్తవ్యములను ఉదాసీనము అన్మైండ్ఫుల్ క్వైట్లీ బియోండ్ గా దర్శిస్తూ నిత్యము ఆత్మగురించిన విలాపనము గానము ను నిర్వర్తించటము హోమము. స్వయం తత్పాదుకా నిమజ్జనం పరిపూర్ణ ధ్యానం. ఏవం ముహూర్తత్రయం ముహూర్తద్వితయం ముహూర్తమాత్రం వా భావనపరో జీవన్ముక్తో భవతి స ఏవ శివయోగీతి గద్యతే. ఆదిమతేనాంతశ్చక్ర భావన తస్య దేవతాత్మైక్య సిద్ధి. ఏవం ముహూర్తత్రయం భావనయా యుక్తో భవతి తస్య దేవతాత్మైక్యా సిద్ధ్యః. ఈ విధంగా పరమాత్మయందు మూడు ముహూర్తముల కాలము నిశ్చలమైన భావన కలిగియున్నంత మాత్రంచేతనే అట్టివానికి దేవత ఆత్మైక్య స్థితి సిద్ధించగలదు. చింతిత కార్యాణి యత్నేన సిద్ధ్యంతి సా ఏవ శివయోగీతి కథ్యతే. చింతిత కార్యాణి యత్నేన సిద్ధ్యంతి సా ఏవ శివయోగి ఇతి కథ్యతే. అనుకున్న కార్యములన్నీ అప్రయత్నంగా అయత్నేనా సిద్ధించగలవు. అట్టి ఏకనఖండ ఆత్మ భావన కలిగియున్నవాడు శివయోగి అగుచున్నాడు. కాదిహాదమతోక్తేన భావన ప్రతిపాదిత జీవన్ముక్తో భవతి యా ఏవం వేద ఇత్యుపనిషత్ సోథర్వశిరోధితే. కాదిహాది మతోక్తేన భావన ప్రతిపాదిత జీవన్ముక్తో భవతి యా ఏవం వేద ఇత్యుపనిషత్. కాదిమత కర్మయోగ మార్గం గాను హాదిమత జ్ఞానయోగ మార్గం గాను ఎవడు ఈ భావనోపనిషత్ ప్రతిపాదిస్తున్న ఆత్మ యొక్క రూపమును తెలుసుకుంటూ భావన చేస్తూ ఉపాసిస్తూ ఉంటాడో అట్టివాడు జీవన్ముక్తుడు అగుచున్నాడు. భావనోపనిషత్ సమాప్త. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః ఇతి భావనోపనిషత్. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః.